24 ఏతత్ తదిత్య నిర్దేశ్య 1 సం ధా ఏతత్ అదిత్యని రేస్య ఏతత్ ఏతత్ కాలేపి యత్ తాపరిచ్ఛేద పద్వస్తు తత్ పరోక్షం అనిశ్చిత స్వరూపం ఏతచ్చ తచ్చ ఏతత్ తత్ ఇతికారః ఇత్తం భావే తృతీయరే తథాచ ఏతత్వ తత్వాభ్యా మిత్యర్థః ఏతత్తదిత్యనేన నిరేష్టం నిర్వక్తుం యోగ్య నిర్దేశ్య సాన భవతీతి అనిరేస్య లోకే సవిశేషో హి పదార్థః పరోక్షత్వాపరోకత్వాది ధర్మవిశేషేణ తద్ద తేన నిర్వక్తుం శక్యః శబ్ద ప్రవృత్తి నిమిత్త జాతి గుణ క్రియా షష్ట్యర్థానాం యత్ర సంబంధో నాస్తి అశబ్దమస్పర్శ మరూపమవ్యయం నిర్గుణం నిష్కలం ఇత్యాది శ్రుత్య తాదృగ్వస్తు కేన కారణేన సభ్యుదితం కేవ వావచనేనని రేష్టుం శక్యం యద్వాచా ఇతి శ్రుతేః అకః ఏతత్తదిత్యని వేస్యావాం మనసాతి తేత్యర్థః 75-76 శంకర గ్రంథరత్నావళి అథవా ఏతత్ ప్రత్యక్షాది ప్రమాణసిద్ధం కార్యం పశ్చాద్భవతి తత్ పరోక్షత్వాది విశిష్టం పూర్వకాల సంబంధి న్యవహితం కారణముచ్యతే ఇతి శబ్దః అభేత్ర సంబంధ నియః కార్యమితి కారణమిత్యని శుద్ధ చైతన్యరూప అని రేజ్య కార్యత్వ కారణత్వ ఘటక ఉపాధి విరహితత్వేన కార్యకారణభావాభావే తద్వాచక సభయః బై విషీకర్తు మశక్యక్వాల్ ఆధవా సతత్ అపరోక్షతయ అహమితి ప్రతీయమానం జీవచైతన్యం త్వంపదవాచ్యార్థ తత్పరోక్షతయ ప్రతీయమాన విశ్వరచైతన్యం తత్పదవాచ్యార్థ ఇతి శబ్దః ఏవ కారార్థః తథా చ వాది భేదసిద్ధాంతః అనూదితః సాంఖ్యమతే ప్రకృతః జగత్కర్తి జీవో నానాచేతనకి భోక్త ఇత్యతః ఈశ్వర ఏప నాస్త్రీత్యంగీకృతం భాగవతామతే తు గుణీ సర్వనిత్ ఇతి శ్రుతే నిత్యగుణవిశిష్టత్వాల్ పరమేశ్వరాత్ నిష్ణాః జీవానాముత్పత్తి వినాశవల్త్వేన అనిత్యత్వాత్ స ఏసీ భగవాన్ పారమార్థికః ఏక ఇత్యంగీకృతం తదుభయవాది సిద్ధాంతస్య ఔషనిషధమతే నిరస్తత్వాత్ తదుభయవిధేయ అని దేశ్య ఓ పరమార్థ సచ్చిదానందరూప తయా ఛాందోగ్యగత దేవతా సద్దార్థన్య ప్రతిపాదనాది తిభావః అథవా తటస్థ ఈశ్వరవాది కాణాదాది సిద్ధాంతవత్ వ్యవస్థిత భేడపత్ జీవేశ్వర రూపతయ అనిర్దేశ్య భేద లలితా త్రిశతి భాష్య 11 వ్యవస్థ ఏవ సాధితు మశక్యత్వాదితి ఏతదిత్య నిర్దేశ్య ఓం ఏతదిత్యని వేశ్యాయే నమః ఆం వి ఏతత్ అనగా ఈ కాలము వర్తమాన కాలము నందు సైతము ఇంత ఇయత్త ఎను పరిమాణము పరిచ్ఛేదము గల వస్తువు తత్ అనగా పరోక్షము అనిశ్చితమునైన స్వరూపము గల పదార్థము ఏతత్ తత్ పరిమాణ పరిచ్ఛిన్నమైన ప్రత్యక్ష వస్తువు అనిశ్చిత స్వరూపము గల పరోక్ష వస్తువు ఈ రెండు సమసించగా ఏతత్తిత్ అగును ఇతంభావమునందు ఇటువంటిది యనుభావమునందు తృతీయ విభక్త్యర్థమునందు నీట ఇతి శబ్దము ప్రయుక్తమైనదని తెలియనగును కాగా ఏతత్వ తత్వముల చేత ఇది ప్రత్యక్ష వస్తువుగుట చేత అది పరోక్ష వస్తువుగుట చేత అని యర్థము వచ్చును ఏతత్ అదియని నిర్దేశింప ఇది అని తత్ నిర్వచింప శక్యము కానిది ఎగుట వలన ఆ దేవి ఏతత్తదిత్య నిరేస్యయ్యేనది లోకము నందు సాధారణముగా ఒకనొక ధర్మముతో గూడిన పదార్థమును తద్వవస్తువుకు సంబంధించిన పరోక్షత్వ అపరోక్షత్వ రూప ధర్మవి శేషముల చేత నిర్వచించి చెప్పుట శక్యమగును అశబ్దమస్పర్శ మరూపమవ్యయం శబ్ద రహితము స్పర్శరహితము రూపరహితము అవ్యయము నయనది బ్రహ్మ పదార్థము అనియు నిర్గుణం నిష్కలం ఆ బ్రహ్మతత్వము గుణాతీతము నిష్కలము భాగరహితము 77 శంకర గ్రంథరత్నావళి శాంతమునే నదనియు పెక్కు శృతి వచనములు పేర్కొనుచున్నవి కావున శబ్ద ప్రనృత్తికి కారణభూతములైన జాతి గుణ క్రియలకు షష్ట్యర్ధమునకు సంబంధము ప్రవృత్తి లేని విలక్షణ వస్తువు ఏ కారణము సాధనము చేతగాసి ఏ శబ్దము చేతగాని నిర్వచించుటకు శక్యమగును. యద్వానచాభ్యుదితం అనుచు శృతి బ్రహ్మపదార్థమనిర్వచనీయ మని చెప్పుచున్నది. కావున బ్రహ్మస్వరూపిణియగు ఆ పరమేశ్వరి ఏతతదిత్యని వేశ్యా ఎనగా వామనసతీతాయనుచు కీర్తింపబడుచున్నది. పక్షాంతరమున ఏతత్ అనగా ప్రత్యది ప్రమాణముల చేత సిద్ధమై అనంతరకాలము నందుండు కార్యము తత్ అనగా పరోక్షత్వాది ధర్మ విశిష్టము పూర్వకాల సంబద్ధము వ్యవహితము దూరమునందున్న వస్తువు నగు కారణ పదార్థము. ఇట ఇతి శబ్దము అభయత్ర ఏతత్ తత్శబ్దములందు యోజనీయము. ఆ దేవి కేవల చైతన్య స్వరూపిణిగాన ఆమె కార్యమని గాని కారణమని గాని నిశ్చించుటకు శక్యముగానిది. కార్యత్వ కారణత్వములను సంప దించినట్టి ఉపాధివి శేషమేదియు లేనందున కార్యకారణ భానము యొక్క అభావమునందు కార్య కారణవాచకములైన శబ్దముల చేత తద్భహ్మ పదార్థము వాచ్యము చేయబడజాలదుగాన ఆ బ్రహ్మాణి ఏతత్తదిత్య నిర్దేశ్యాయని స్తవ నీయ ఎగుచున్నది. 78-79 లలితా త్రిశతీ భాష్య యద్వా ఏతత్ అపరోక్షముగా అహం నేను అని గోచరముగుచున్న త్వం పదమునకు వాచార్థమైన జీన చైతన్యము తత్ అనగా పరోక్షముగా ప్రతీయమానము తత్పదవాచ్యార్థమునైన ఈశ్వర చైతన్యము. ఇతి అనుత్య నిర్దేశ్యాయనుచు శబ్దము నిర్ధారణను చెప్పునట్టిది. కాగా ఈ నిర్వచనము వలన అద్వైతవాది సిద్ధాంత మనువదింపబడినది. సాంఖ్యమతము నందు ప్రకృతి ప్రపంచ సృష్టికర్తి నానారూపమైన చైతన్యము జీవుడు అతడే భోక్త అనుభవించువాడు. కావున ఆ మతమునందు ఈశ్వరుడే లేడని అంగీకరింపబడినది. భాగవతమతమునందు విశిష్టాద్వైత మతమునందు గుణి సర్వవిత్ పరమేశ్వరుడు అనంత కళా కళ్యాణ గుణ సంపన్నుడు సర్వజ్ఞుడు అనుశృతినచనము వలన శాశ్వత గుణ విశిష్టుడు పరమేశ్వరుడు నైన విష్ణువు వలన జీవులు ఉత్పత్తి వినాశములు గలవారగుట చేతవారు అని కీలుగాన భగవంతుడైన ఆ నారాయణమూర్తి యొక్కడే పరమార్థికమైన తత్వమని అంగీకరింపబడినది. పైన పేర్కొనిన అభయవిధ సిద్ధాంతములు ఔపనిషద మతమునందు నిరసింపబడినవి. కావున సాంఖ్య భాగవత సిద్ధాంతములు రెండింటి చేతను నిర్దేశించి వర్ణింప నలవికానిదిగాన ఆ జగన్మాత ఏతత్తది భక్తగణముచే స్తుతింపబడుచున్నది. 80 శంకర గ్రంథరత్నావళి ఛాందోగ్యోపనిషత్తు నందు దేవతా శబ్దార్థము పరమార్థమైన సచ్చిదానంద స్వరూపముగా ప్రతిపాదింపబడినది గాన ఆమె దేనిచేతను నిర్దేశింప శక్యముగానిది ఎని భావము. అథవా కాణదాదుల తర్క సిద్ధాంతము ఈశ్వరుడు తటస్థుడని చెప్పును. వారి సిద్ధాంతము చెప్పిన రీతిగా వ్యవస్థితమైన భేదము గల జీవుడు ఈశ్వరుడు అను భిన్నరూపము చేత ఆ జసని నిర్దేశింప శక్యము కానిదిగాన అనిర్దేశ్య భేద నిరూపణమే జీవేశ్వర భేద ప్రదర్శనమే సాధింప శక్యము కాని దగుట వలన శ్రీ పరమేశ్వరి ఏతత్తదిత్య నిర్దేశ్యాయని కీర్తితురాలగుచున్నదని తాత్పర్యము.